అంతలేదగా ఉండదే మొగ్గ వయ్యారా వెళ్ళువా వాటేస్తుంటే వారవా వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనిస పద నిస కలవగా కాదల్లుడూనే కలవడు అదిలేదల్లుడూనే ముడిపడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట ఎంత లేతగా ఉన్నదే మొగ్గ శోకులు పురి విడిచిన నెమలికి సవతిగా ఎంత లేదగా ఉన్నదే మొగ్గ పురుషుల్లో